రక్తం పుస్తకం 9వ భాగం. ఆక్సిజన్ రక్తంతో కలిసి దానిని ఎర్రబరుస్తుంది. అంటే ధమనులలో రక్తం ఆక్సిజనీకృతమైన రక్తం అన్నమాట. 1857లో జూలియస్ లోథార్ మేయర్ అనే జర్మన్ రసాయన శాస్త్రవేత్త రక్తంలోని ద్రవ్యభాగంతో ఆక్సిజన్ కలవడం లేదని నిరూపించాడు. అది ఎర్ర కణాలతో కలుస్తోంది. దేహ కణాలలో ప్రోటీన్లు అనే సంక్లిష్టమైన అణువులు ఉంటాయని అప్పటికే శాస్త్రవేత్తలకి తెలుసు. ఒక్కొక్క ప్రోటీన్ అణువులోనూ 100,000 పరమాణువులు ఉంటాయి. 1851లో జర్మన్ రసాయన శాస్త్రవేత్త ఆటో ఫంకే ఎర్ర కణాలలో ఉండే ఒక ప్రోటీన్ని వెలికితీశాడు. ఎర్నెస్ట్ ఫెలిక్స్ హోబే సెయిలర్ అనే మరో జర్మన్ రసాయన శాస్త్రవేత్త ఆ ప్రోటీన్ పదార్థాన్ని శుద్ధం చేసి దానిని క్షుణ్ణంగా అధ్యయనం చేయసాగాడు. ఎర్ర కణాలలో ఉండే ఈ ప్రోటీన్కి హిమోగ్లోబిన్ అని పేరు పెట్టారు. గ్రీకు భాషలో హీమో అంటే రక్తం, గ్లోబిన్ అనేది ఒక రకమైన ప్రోటీన్ జాతిని సూచిస్తుంది. అంటే హిమోగ్లోబిన్ అనేది ఒక రకమైన రక్త ప్రోటీన్ అన్నమాట. రక్తం ఊపిరితిత్తుల గుండా ప్రసారమైనప్పుడు ఆక్సిజన్ విరహితమైన నీలిరంగు హిమోగ్లోబిన్ గాలిలోని ఆక్సిజన్తో కలిసి చిక్కని ఎరుపు రంగు గల ఆక్సిహిమోగ్లోబిన్గా మారిపోతుంది. హిమోగ్లోబిన్ అణువు ఆక్సిజన్ అణువులని వదులుగా పట్టుకుని ఉంటుంది. రక్తం కేశిక నాళాలలోకి ప్రవేశించినప్పుడు చుట్టూ ఉన్న శరీర ధాతువుకి చెందిన కణాలు ఆక్సిహిమోగ్లోబిన్లోని ఆక్సిజన్ని తీసుకుంటాయి. ఆక్సిహిమోగ్లోబిన్ అప్పుడు మళ్ళీ వట్టి హిమోగ్లోబిన్గా మారిపోతుంది. రక్తం నుండి తీసుకున్న ఆక్సిజన్ని ఆహారం నుండి వచ్చే కొన్ని పదార్థాలతో కణాలు సంయోగపరుస్తాయి. ఆ విధంగా శక్తి పుడుతుంది. ఈ శక్తి వల్లనే మనం కదలగలుగుతున్నాం, పనిచేయగలుగుతున్నాం. 1747లో ఇటాలియన్ రసాయన శాస్త్రవేత్త విన్సెంజో ఆంటోనియో మెంగిని రక్తంలో స్వల్ప మోతాదులో ఇనుము కూడా ఉందని గుర్తించాడు. ఆ ఇనుము ఎర్ర కణాలలో ఉందేమోనని అతడికి అనిపించింది. ప్రతి హిమోగ్లోబిన్ అణువులో 4 ఇనుము పరమాణువులు ఉంటాయని, ఈ ఇనుము పరమాణువులకే ఆక్సిజన్ పరమాణువులు అతుక్కుంటాయని తరువాత తెలిసింది. మనిషికి రక్తస్రావం జరిగినప్పుడు ఈ ఇనుము నష్టమవుతుంది. ఆహారంలో తగినంత ఇనుము లేకపోతే ఈ వెలితి వల్ల ఆ వ్యక్తికి రక్తహీనత అంటే ఎనీమియా రావచ్చు. రక్తంలో ఇనుము తక్కువయ్యింది కాబట్టి దానికి ఆక్సిజన్ని గ్రహించే సామర్థ్యం తగ్గుతుంది. అందువల్ల మనిషికి నీరసం ఎక్కువవుతుంది. రక్తస్రావం మరీ ఎక్కువై మనిషిలో రక్తం బాగా తగ్గిపోతేనో? ఏ జంతు రక్తాన్నో తీసుకుని మనిషిలోకి ఎక్కించగలమా? 1600 కాలంలో ఈ విషయంలో తొలి ప్రయోగాలు జరిగాయి. ఒక జంతువు నుండి రక్తం తీసుకుని మరో జంతువులోకి ఎక్కించి చూశారు. 1666లో మొట్టమొదటిసారిగా జంతు రక్తాన్ని మనిషికి ఎక్కించి చూసినవాడు రిచర్డ్ లోవర్. అయితే అలాంటి రక్త మార్పిడి పద్ధతి కొన్నిసార్లు పనిచేసేది, కొన్నిసార్లు చేసేది కాదు. రక్త మార్పిడుల వల్ల మనుషులు చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకని ఈ పద్ధతిని తరచు ఉపయోగించడానికి వైద్యులు ఇష్టపడేవారు కారు. చివరికి జేమ్స్ బ్లెండెల్ అనే బ్రిటిష్ వైద్యుడు ఒక జాతి జంతువు నుండి తీసిన రక్తాన్ని అదే జాతికి చెందిన మరో జంతువుకి మాత్రమే ఎక్కించాలి అని తీర్మానించాడు. అంటే జంతు రక్తం మనిషికి ఎక్కించకూడదు, మనిషికి మనిషి రక్తం మాత్రమే ఎక్కించాలి. 1818లో అతడు ఆరోగ్యవంతులైన మనుషుల నుండి రక్తం తీసుకుని రక్తం తక్కువైన వారికి ఎక్కించాడు.